కృష్ణ యజుర్వేదాంతర్గత 12 తేజోబిందు ఉపనిషత్ అధ్యయన పుష్పము 1వ అధ్యాయము స్వస్వరూప చిత్రసపూర్ణ జగత్. ఇప్పుడిక ఇహధ్యాసలను అధిగమించగా లభించగలుగు పరధ్యాస లేక పరధ్యానము లేక పరతత్వధ్యానము గురించి ఈ తేజోబిందుపనిషత్గా మనము చెప్పుకోబోచున్నాము. ఏ భావనాజ్యోతి అయితే ఈ విశ్వమంతా తన స్వస్వరూపమయ్యున్న విశ్వాత్మ యొక్క హృదయాకాశమున తేజోరూపంగా సంస్థితమై ప్రకాశించుచున్నదో అది ఏ పరతత్వ ధ్యానమునకు ధారణ వస్తువు అయి ఉన్నది. అట్టి తేజోబిందు కేవలి తత్వము ధ్యానములో సిద్ధించుచు అణుప్రకాశానందరూపమయ్యున్నది. తేజోబిందు ధ్యానము శాంకర విద్య, సాంభవీ విద్యగా మునిలోకములో సుప్రసిద్ధము. ఏదైతే ఈ స్థూలము సూక్ష్మము తానే అయి ఉండియే ఆ అభయములకు పరము బియోండ్ అండ్ బిఫోర్ అయి ఉన్నదో అద్దాని సందర్శనమే సాంభవీ దర్శనము. హృదయాంతర్గత తేజోబిందువునందు జగత్ తేజస్సును, బిందువునందు విశ్వమును దర్శించుటయే అందుకు సదభ్యాసము. అట్టి బిందు పశ్య తేజోపాసన. సర్వదోహకములకు ఫోర్ ఓల్ వరీస్ చెలియలి కట్ట కనుక దోహఖాడ్యము. ఉత్తమ యోగ సాధన చేతనే సందర్శనమగుచున్నది కాబట్టి దురాఢ్యము. పవిత్రము ఆత్మభావనాయుతము అగు దివ్య దృష్టిచే అఖండానుభవరూపముగా ప్రాప్తించటమే శాంకరీ విద్య. అట్టి తేజో బిందుధ్యానము దుష్ప్రేక్షము దుర్లభమైనది. అయితే ఉపాసనచే సులభమే. ఈ జీవునికి అట్టి విశ్వహృదయాంతర్గత తేజోధ్యానము ముక్తిదాయకము, అవ్యయ స్వరూపానుభవ ప్రసాదము. బుద్ధి సమన్వితులగు మునిస్వరులచే అది స్వస్వరూపాత్మ ధ్యానముగా అభ్యసించబడుచున్నది. అట్టి అభ్యాసముచే ఈ జగత్తంతా తేజోబిందురూపముగా ఉపాసించుటచే ఆ యోగి హంస సోహం పరమహంస అగుచున్నాడు. తేజోబిందు ధ్యానము ఈ జగత్తును స్వస్వరూపాత్మ తేజస్సు యొక్క ఒక బిందురూపంగా ధ్యానించటము. సోహంస హంసయోగము యొక్క యోగాభ్యాసం ఎవరికీ సులభ సాధ్యము. నియమిత ఆహారులు, ఇంద్రియ వ్యాపారములపై కట్టడి కలిగియున్నట్టివారు, క్రోధమును జయించినవారు 1, అవతలవారి తప్పుల గురించిన సమాచారములను ఊసులను ఏమాత్రం అంతరంగములోకి రానియకపోవటం లేక హృదయము నుండి పారత్రోలివేసి ఉండటము, 2, ఇదంతా ఆత్మ ఆరామంగా దర్శిస్తూ ఉండటము. అట్టి యోగాభ్యాసికి జగత్తు నియమిత విషయ ఆహారరూపము పగుచున్నది. జితస్సంగోపు తోటి జనులతోనూ సందర్భములతోనూ సంఘటనలోనూ ఇవి నాకు చెందినవి, నేను వీటికి చెందినవాడను అనుసంగము అటాచ్మెంట్ ను జయించినవారు, ఆత్మసంగులే ఉంటున్నవారు. జితేంద్రియ ఇంద్రియ విషములకు తాను వశుడై ఉండక తాను వాటిని నియమించువాడై వాటిని తన యొక్క సాక్షిత్వముచే జయించినవారే ఉండువారు. ఇంద్రియ నిగ్రహము కలవారు, ఇంద్రియములకు దాసులు కాక ఇవి తమకే దాసులుగా మలుచుకొనుచున్నవారు. నిర్ద్వందో ద్వంద్వములగు సుఖదోహకములను శీతోష్ణములను సంపదాపదలను సమదృష్టితో సందర్శించు ఓర్పు నేర్పు కూర్పు కలవారు. ఆయా వివిధ సందర్భములలో ఏకత్వమును దర్శించు అభ్యాసము కలవారు. నిరహంకారో మమకారముచే రూపుదిద్దుకునే అహంకారమును హృదయంలో రహితము చేసుకునువారు. నిరాశీ నేను ఇది పొందలేదే ఇంకా అది పొందాలే అను అసంఖ్యాకమగు ఆశాపాస దుర్వాసనలలో చిక్కుకొననివారు. అపరిగ్రహ పడవ నీళ్లలో ఉన్నప్పటికీ నీళ్లు పడవలోనికి రానివ్వని పడవవానివ్వలే సర్వాంతర్యామియగు పరమాత్మను ఆహ్వానించవలసిన హృదయగర్భములోనికి ప్రాపంచిక విషయములు సందర్భములు గుణసామ్యతలను రానివ్వనివారు. స్పర్శాన్ కృత్య బహేహ బాహ్యన్ బయట లోక సంబంధమైన లౌకిక విషయాలు బయటనే వదిలి ఉంచు అభ్యాసము కలవారు అగమ్య గమనకర్తారో దృశ్యమునందు మనస్సును నియమించకుండా పరిమితము చేయక అదృశ్యరూపము ఉదృశ్య ప్రాపంచము దృష్ట్యా అగమ్యము అగు ఆత్మతత్వము వైపుగా గమనశీలురేయుండు మననము మనస్సు కలవారు పరమార్థిక దృష్టిని అధిగమించి పరామర్థి దృష్టిని ఆశ్రయించువారు అట్టివారు జాగ్రత్ స్వప్న సుషుప్తులనబడు త్రిస్థానములను తమ యొక్క త్రిముఖములుగా సందర్శిస్తూ ఆనందిస్తున్నారు. అంతేగాని నేను జాగ్రత్లోని వాడిని, జాగ్రత్ పరిమితుడను, దేహపరిమితుడను అను పరిమితత్వము పొందటము లేదు. అపరిమితానందులై త్రివిధములకు అతీతులై సంచరిస్తున్నారు. హంస సోహం ధ్యానపరులు గావారు చెప్పబడుచున్నారు. పరముపరమ రహస్యము పరతమము సూపర్లెటివ్ అగు పరబ్రహ్మము లేక పరమాత్మత్వమును పుణికిపుచ్చుకున్నవారే నిరాధారత్వము సముపార్జించుకొనుచున్నారు. అట్టి పరమాత్మానుభవము లేక పరతత్వానుభవము ఎటువంటిది? నిరాధారుడు నిరాశ్రయుడు నేను జాగ్రత్ జాగ్రత్ అంతర్గత విషయాలచేగాని స్వప్నస్వప్నాంతర్గత విషయాలచేగాని సుషుప్తి సుషుప్తి అంతర్గత విషయాలచేగాని పరిమితుడను కాను, వాటిపై ఆధారపడనట్టి కేవలీ స్వరూపుడను కదా అనుభావన యొక్క ధారణ. జగత్తు చేతగాని మరి దేనిచేతగాని తాను ధరింపబడనట్టి జగదతీత ధ్యానావగాహన. అతడు పూర్ణచంద్రకళారుపుడై సూక్ష్మస్వరూప స్వభావుడై స్థూలత్వమును అధిగమిస్తున్నాడు. విష్ణుపదము అగు తత్పదము ఆత్మపదము చేర్చున్నవాడు. త్రివక్త్రం జాగ్రత్ స్వప్న అసుషుప్తులలో నేను అనే జీవాత్మత్వమును అధిగమించి జాగ్రత్ స్వప్న సుషుప్తులు నా యొక్క ముఖకవళికలే అను పరమాత్మ స్థానమును చేర్చున్నాడు. ఇహస్థానమంతా తన పరస్థానము నందు అంతర్గతము చేసివేయుచున్నవాడు. త్రిగుణస్థానం సత్వరజోతము గుణములకు బద్ధుడు కానివాడే వాటికి తానే ఉత్పత్తి స్థానముగా ఎరుగుచున్నవాడు. త్రిధాతం సచ్చితానంద త్రిధాతు కేవల ధర్మములు స్వభావసిద్ధమైనట్టివాడు. రూపవర్జితం నామరూపములైనట్టి దృశ్య వ్యవహారమంతటికీ అతీతుడై సాక్షి అయి ప్రకాశమానుడగుచున్నవాడు. నిశ్చలం నిర్వికల్పం చంచల జగత్తును ఇంద్రియములతో చూస్తూనే తాను నిశ్చలుడు నిర్వికల్పుడు అయి ఉంటున్నవాడు. ఉపాధిరహితం స్థానం ఇంద్రియములకు దృశ్యము ఉపాధి, ఇంద్రియములు దేహమునకు ఉపాధి, దేహమో దేహికి ఉపాధి, సర్వాంతర్యామిత్వమునకు దేహి ఉపాధి. ఆ యోగి సర్వాంతర్యామిత్వము సంతరించుకుని ఉపాధి లేనివాడే తాను దేనికీ ఉపాధి కానివాడే ప్రకాశించుచున్నవాడు. వాక్ మనో అతీతం అగోచరం వాక్కుకు మనస్సుకు అలభ్యుడై అగోచరుడై అతీతుడై నిర్మల బుద్ధిచే తనను తాను ఎరుగుచున్నవాడై ఉంటున్నవాడు. స్వస్వభావమగు ఆత్మభావనను గ్రహించుచున్నవాడగుచు అసంఘాత పదము అస్టేట్ నోట్ టచ్ బై అండ్ నోట్ అసోసియేటెడ్ విత్ ఎనీథింగ్ ఏజ్ అగు అచ్యుతత్వమును పుణికిపుచ్చుకొనుచున్నాడు. అదియే ఈ ప్రతి ఒక్క జీవుని సహజానంద స్వభావ స్వరూపము. అందులోంచి బయల్వెడలే భావాలన్నీ అభావించబడేవన్నీ అద్దాని స్వరూపమే కాబట్టి అది అనాతీతము దేనికీ అతీతము కాదు అని కూడా అనబడుతోంది. అచ్యుతము కూడా సర్వసాక్షి సమస్తమునకు కారణకారము అగు పరబ్రహ్మము నేనే అను ఖచ్చితమైన అవగాహన నుండి చ్యుతి పొందకపోవటము. ఆత్మానుభవము భౌతికమైన కళ్లకు కనిపించేది కాదు, కేవలము నిర్మలమగు బుద్ధికి స్వయముగా అనుభవమయ్యేది కనుక దుష్ప్రేక్షము. అది నిత్యముక్త స్వరూపము. ఇహస్వరూపము జగత్ నాటక అంతర్గతమై ఉంటుంది కాబట్టి నిత్యబద్ధము. పరస్వరూపము సర్వదా ఆవల కేవల సాక్షి కాబట్టి అద్దానికి లోకశాస్త్ర దృశ్య బంధము లేదు. అందుచేత ఆ యోగి చేరుస్థానము తేజోబిందు పాసుకునికి అనుభవముగు స్థానము నిత్యముక్తమైనట్టిది. ఈ జీవుడు ఈ ఉపనిషత్లో చెప్పబడబోవు తేజోబిందు ధ్యానము ద్వారా అట్టి శాశ్వతము ధ్రువము అచ్యుతము అగు నిత్య వినిర్ముక్త స్థానము గురించే చింతన చేయాలి. అదియే మహదాసేము, తదితరమైనదంతా అల్పాసేములే. అదియే బ్రాహ్మిస్థానము, అధ్యాత్మస్థానము, సర్వులకు ఆత్మస్థానము. అట్టి విష్ణుత్వమే పారాయణము చేయవలసినట్టిది. అది అచింత్యము, కేవలము బుద్ధి కోమన్ సెన్స్ కి అనుభవమై ప్రాప్తించునది. అది చిన్మయానంద స్వరూపము, ఎరుక అను విన్యాసానంద స్వరూపము. ఆ తేజో బిందుస్థానము పరమాకాశమునందు సంస్థితమై ఉన్నట్టిది. ఈ జీవుని వాస్తవ స్వరూపము పరమాకాశమే. అది నిర్విష్యము కాబట్టి శూన్య స్వరూపము. అట్లా అయి ఉండి కూడా అది శూన్యము కాదు. ఈ సర్వము అద్దాని నుండియే జనించుచుండగా లోకములకు లోకపాలకులకు లోకులకు జనన స్థానమై ఉండగా అది శూన్యమెట్లా అవుతుంది? కనుక అశూన్యము. ఆ తేజోబిందు సంజ్ఞయగు ఆత్మ. శూన్యమునకు కూడా సాక్షిగా హృదయమున సంస్థితమై ఉండటము చేత శూన్యమునకు అతీతము. తేజోబిందుస్వరూపమగు ఆత్మ ఒకటి ధ్యానము థింకింగ్ కాదు, రెండు ధ్యాత థింకర్ కూడా కాదు, మూడు ధ్యేయము దాట్ బీయింగ్ థోట్ కూడా కాదు. కాని అది సర్వుల ధ్యేయ స్వరూపమే. ఆ మూడు కూడా అదియే. అది శూన్యమే, కంటెన్స్ నథింగ్ దెర్ ఇన్ అయి ఉండి కూడా ఈ సర్వమునకు వేరైనది కాదు. అది అచింత్యము, బుద్ధితో క్రొత్తగా కనిపెట్టవలసినది కాదు, కాబట్టి ప్రబుద్ధము కాదు. అది అప్రబుద్ధము, అది ఈ కనబడేదిగా అగుటలేదు. కనుక సత్, యం సత్ ఉన్న వస్తువేదీ కాదు, మరి ఎక్కడో ఆవల పరం ఉన్నట్టిది కాదు. ఈ సర్వమునకు వేరు కాదు, అసత్ కాదు అని విద్యులు వర్ణిస్తూ ఉన్నారు, మునులు ఆరాధిస్తున్నారు. ఇంకా కూడా అది అన్యదేవతల రూపము కాదు, పరమై మరెక్కడో ఉన్నది కాదు. తపోధ్యాన సంపదచే అది సంప్రయుక్తము, ప్రయత్నములచే లబ్ధము అగుచున్నట్టిదియే. అందుచేత అంతరంగ సంకల్పదోషములగు లోభము మోహము భయము దర్పము కామక్రోధములున్నబడే దోషములను త్యజించి ఆధిభౌతికములగు శీతృష్ణ ఆకలి దప్పికల సంకల్పములను కులజాతి బ్రహ్మకుల దర్పముల మొదలంట్లా వదలిబి భయము సుఖము దుఃఖము మన అవమానములు మొదలైన భావములను పరిత్యజించి సర్వమునకు వేరే ఆవల పరమయ్యున్న తద్బ్రహ్మమును బ్రాహ్మీ దృష్టిని ఆశ్రయించి ఉండాలి. అట్టి తేజోబిందుయోగ సంజితమగు కేవలాత్మ స్వస్వరూప ధ్యాన నిష్ట నిశ్చలమవటానికే లోక కళ్యాణమూర్తులగు తత్వవేత్తలచే శాస్త్రముల రూపంగా అంగయోగములుగా చెప్పబడుచున్నాయి. అవి యమము నియమము దృశ్య వ్యవహారమును త్యజించి రూపమగు త్యాగము ఉమ్మోనము విదేశము కాలము ఆసనము మూలబంధము దేహసామ్యత్వము దృక్స్థితి ప్రాణ సంయమనము ప్రత్యాహారము ధారణ ఆత్మధ్యానము సమాధి ఇవన్నీ వరుసక్రమంగా అంగములు స్టేప్ బై స్టేప్ రూపంగా ప్రతిపాదించబడుచున్నాయి. అంగయోగములు ఒకటి యమము సర్వం బ్రహ్మేతి వైజ్ఞానాత్ ఇంద్రియ గ్రామ సంయమః యమో సంప్రోక్తః. ఈ కనులు చెవులు మొదలైన ఇంద్రియములకు అనుభూతి దృశ్యముల రూపమున ప్రాప్తిస్తున్నదంతా కూడా బ్రహ్మమే అను విజ్ఞానము కలిగి ఉండటమే యమము. అట్లా అనిపించటానికి చేయుచున్న యత్నమే యమాంగయోగము. అభ్యసనీయో ముహుర్ముహు ఈ సమస్త దృశ్యము వేదాంతశాస్త్ర గురువాక్యానుసారము ఆత్మకు అభిన్నము కదా అని మరల మరల అనేకసార్లుగా అభ్యసించాలి. ఈ సకల జీవులు జీవరాశులు బ్రహ్మము యొక్క నాటకీయ సంప్రదర్శన క్రీడా వినోదమే అను జ్ఞాపకము పదలపరుచుకోవటము ప్రవృద్ధపరుచుకోవటము ఇదే యమము యొక్క ముఖ్యార్థము. రెండు, నియమము సర్వము పరబ్రహ్మమే. ఆత్మయే అను ఆత్మభావనకు సానుకూలమగు క్రియలను ఆలోచనలను అనువర్తించటము భేదదృష్టులను భేదభావములను నిరోధించటము ఇదియే నియమము. ఉత్తమ బుద్ధితో పరానందపూర్వకమైన భావనలను వృద్ధి చేసుకోవటము ఇహపరిమిత దృష్టులను భేదమును వృద్ధి చేయు భావనలను క్రియామార్గములను త్యజిస్తూ ఉండటము నియమము. వివేకవంతులచే ఇట్టి నియమము సదా ఆశ్రయించబడుతోంది. మూడు, త్యాగము. ఈ దృశ్య ప్రపంచములో బాహ్యముగా కనిపిస్తున్న నామరూపాత్మకమైనదంతా బాహ్యముననే వదలి అంతర్దృష్టిచే ఇదంతా సచ్చిత్ ఆనందరూపమే ఆత్మయే అనుభావనను ఆశ్రయించటమే త్యాగము. విద్యులగు మహనీయులు బాహ్యదృష్టిని త్యజించి ఆత్మదృష్టితో చూడటమును అనునిత్యంగా అభ్యసిస్తూ ఉంటారు. అట్టి అన్యదృష్టిని వదలుచు అనన్యాత్మదృష్టిని ఆశ్రయించు ప్రయత్నమే ఉత్యాగము అనబడుతోంది. ఈ విధంగా సర్వజీవులను సమస్త దృశ్యమును సచ్చిదానందాత్మగా దర్శించటమును అభ్యసించుటచేత అది సద్యమోక్షాప్రదాయకము. సూటిగా సాధన కాల వ్యవధి మొదలైనవి అవసరం లేకుండా ఇప్పటికిప్పుడే నాకు బంధము ఉండజాలదు అను మోక్షభావన రూపుదిద్దుకోగలదు. నాలుగు, మౌనము. యస్మాత్ వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఏ ఆత్మచైతన్యమును వాక్కు ఇది ఇట్టిది అని వర్ణించలేక నిర్వచించలేక తన యజమాని అగు మనస్సుతో సహా వెనుకకు మరలుచున్నదో అద్దానిని బుద్ధితో విత్ ద హెల్ప్ ఆఫ్ కామన్ సెన్స్ గమనించుచుండటమే మౌనము. యోగులు అజడమగు ఆత్మను మనోవాక్కులకు అతీతమై సర్వదేహములుగా వేయించేసి ఉన్నట్లుగా గమనిస్తూ అట్టి అనునిత్యానుభావనయే తమ గమ్యముగా ఆస్ అ మెన్ ఓబ్జెక్టివ్ కలిగి ఉంటారు. వాచో యస్మాత్ నివర్తంతే తత్వక్తుంకేన శక్యతే వాక్కు అద్దానిని వర్ణించలేక వెనుకకు మరలుతూ ఉంటే ఎవ్వరు మాత్రము ఆత్మాహం అనుభవము గురించి ఏమి చెప్పగలరు. ప్రపంచో యది వక్తవ్యః సోపి శబ్ద వివర్జితః ఈ ప్రపంచము ఇటువంటిది అని చెప్పటానికే మాటలు చాలవు. ఇక ద్రష్టదృశ్యదృక్ రూపమగు ఆత్మ గురించి మాటలతో ఏమి చెప్పగలము. ఇది ఎరిగి వాక్కు మనస్సుల సహాయముతో వాక్ అతీత వస్తువును దర్శించు యత్నమే మౌనము. పరబ్రహ్మము వాక్కుకు అందునది కాదు. ఈ ప్రపంచమంతా ఆ పరబ్రహ్మమును ఎరుగుటకు ఒక గుర్తు స్మిబోల్ వంటిది ఒక సంజ్ఞ అని అనుకోవటమే మౌనము. అంతేగాని కేవలము మాటలు మాట్లాడకపోవటము మౌనము కాదు. గిరా మౌనంతు బాలానాం ఆయుక్తం బ్రహ్మవాదిన బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మవాదులు ఒక కొండ వలె మాట్లాడకపోవటము మౌనమని చిన్నపిల్లల వంటివారు చెప్పేది అని గమనించువారే ఉంటారు. ఈ సర్వము ఆత్మకు అనన్యము అనుభావనయే మౌనభావన. ఐదు, దేశో ఆదావంతే చ మధ్యే చ జనో యస్మిన్న విద్యతే తెలుసుకొనుచున్నదే ఆత్మ. ఈ తెలియబడేదంతా దీని మొదలు మధ్య ఈ చివర కూడా ఆత్మ యొక్క కల్పనా విభాగము. దేని ప్రారంభము మధ్య కూడా ఎవ్వరు ఎరుగరో ఏది సర్వదా ఏకమే అయి ఉండటం చేత అనేకమనేకమంది జీవాత్మలు లోకభేదములు పుణ్యపాప విభాగములు మొదలైన భేదములన్నీ అద్దానియందు ఆపాదించలేమో అదియే ఆత్మ. బంగారు ఆభరణాలన్నీ బంగారము చేతనే వ్యాపించి ఉన్న తీరుగా మట్టి కుండలన్నీ మట్టిచే నిర్మితమయుండునట్లుగా ఏన ఇదం సతతం వ్యాప్తం సదేశో విజనః స్మృతః దేనియందు దేనిచేత ఈ కనబడే సర్వము ద్రష్టదృశ్యములతో సహా కల్పితము అయి విస్తరించబడినదే ఉన్నదో అది ఏ దేశము? ఆత్మతత్వమే దేశము. ఎక్కడ నీవునేను మొదలైన ద్వితీయమంతా లయించినదే సర్వసమమగు అఖండైకం ద్వితీయ ఆత్మభావన ప్రభవించి వెల్లవిరుస్తుందో అది ఏ దేశము? కాలము కల్పన సర్వభూతానాం బ్రహ్మాదీనాం నిమేషతః కాలశబ్దేన నిర్దిష్టం హి అఖండానందం అద్వయం ఏ మహత్తరమగు అఖండానందరూపమగు. అద్వయమగు అహం బ్రహ్మాస్మి భావన సమక్షంలో సృష్టికర్తయగు బ్రహ్మదేవుని నుండి సర్వభూతములతో ఇక్కడి అసంఖ్యాత జీవులతో కూడిన దృశ్య కల్పనంతా నిమేషమాత్రము, ఒక నిమిషకాలం ఉంటుంది, మరొక నిమిషానికి లేనిది అగుచున్నది అని దర్శించబడుచున్నదో అట్టి నిమేషకాల సర్వజగత్ దృష్టి భావన వైచిత్య సందర్శన బుద్ధిరూపమే కాలము. జగత్ కల్పనను కాలము యొక్క కల్పనగా దర్శించుచుండటమే కాలజ్ఞానము. ఆసనం ఏ ఆసనము పోశ్చర్ ఆఫ్ బోడీ బ్రహ్మచింతనకు సానుకూల్యము సుఖప్రదము అయి ఉంటుందో అది ఏ సుఖాసనము? బ్రహ్మచింతనకు సానుకూల్యము కానిది శరీర కష్టములో మాత్రమే కూడినది సుఖాసనమని అనిపించుకోదు. బ్రహ్మము యొక్క చింతనకు సానుకూల్యంగాని ఏ ఆసమైన కూడా సుఖమును పోగొట్టేది అనియే ఎరుగబడుగాక. సిద్ధాసనము ఎవరికి వారికి ఆత్మభావన సానుకూల్యమగునదే సిద్ధాసనము. సర్వజీవులలో సమముగా ఏ అఖండం ప్రమేయ నిత్య స్వయం ప్రకాశక ఆత్మ అధిష్ఠానమయ్యున్నదో ఈ జీవులంతా ఏ ఆత్మయందు స్థానము కలిగి ఉన్నారో సర్వజీవుల ఆదిస్థానము సందర్శనమవుతుందో ఈ విశ్వమంతా ఇద్దానీయందు ఆభరణము బంగారమునందువలే మట్టితో చేసిన బొమ్మ మట్టి యందువలే అధిష్ఠానమయ్యున్నదో అట్టి పరతత్వ భావన కేవల బ్రహ్మము యొక్క అవగాహన సిద్ధింపజేయగలిగినదే సిద్ధాసనము. మూలబంధము చిత్తము యొక్క వాస్తవ రూపమేమిటి? లోకముల అనుభవరూపమే చిత్తము. అట్టి చిత్తమునకు లోకములకు మూలము బెసిస్ ఆన్ రూట్ అగు ఆత్మతో రాజయోగము అష్టాంగయోగములు ద్వారా చేయు సంయోగ ప్రయత్నము మూలబంధము అనబడుతోంది. ఏ ప్రయత్నముచే ఈ దేహాంగములన్నీ ఒక రుజుక్రమము సమరేఖ స్థితికి వచ్చి చిత్తము ఆత్మయందు లయింపజేయటమునకు సానుకూల్యమగుచున్నదో అది ఏ మూలబంధము? సర్వభేదములను అధిగమించి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం సర్వస్వరూపమగు పరమాత్మత్వమును సిద్ధింపజేసుకును ప్రయత్నమే మూలబంధము. ఈ బుద్ధిని సర్వసమస్వరూపమగు ఆత్మత్వమును ఆశ్రయించు ఆశయమునందు నియమించుకోకుండా కేవలము దేహాంగములను సమరేఖగా మెడముఖముతల మొదలైనవి నిఠారుగా ఉంచి చేయు యోగ సాధన నిస్సారమైన యత్నమే అవుతుంది. అఖండ ఆత్మతత్వానుభవ ఆశయము లేనట్టి యోగసాధన కొమ్మలు విరిగి నిఠారుగా నిలిచి ఉన్న శిథిల వృక్షముతో సమానము. యోగ విద్య యొక్క వాస్తవ ఫలము ఆత్మానుభవము ప్రసాదించుటయే. దృష్టిం జానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టిని జానమయము చేయుటచే ఈ జగత్తు జగత్తుగా కాకుండా అబ్రహ్మమయమై కనిపించగలదు. అట్టి పరముదారమగు దృష్టియే దృష్ట్యభ్యాసము. అంతేగాని ముక్కుకు ఊర్ధ్వభాగము నందు దృష్టిని నిలపటము నిజమైన దృష్ట్యభ్యాసము అయి ఉండలేదు. దృష్టి యొక్క దోషము చేతనే ధ్యాస ఇంద్రియ విషయములకు పరిమితమగుచు ఆత్మసందర్శనము మరుగున పడుచున్నది. సర్వము పరబ్రహ్మమే కదా అను దృష్టి ప్రసిద్ధముగుచుండగా ఇంకా నాసాగ్ర దృష్టి అభ్యాసముతో పెద్దగా పని ఏమున్నది? నాసాగ్ర దృష్టి ద్రష్టే దృష్టి రూపుడై దృశ్యమును స్వప్న సంఘటన వలెనే పొందుచున్నాడు. ఏ దృష్టిచే ద్రష్టదర్శన దృశ్యములు సమించినవై ఆత్మదృష్టి రూపుచెందుచున్నదో అది ఏ అసలైన దృష్టి. ముక్కుకు ఊర్ధ్వంగా దృష్టిని నిలుపటము వాస్తవమైన నాసాగ్రహ దృష్టియే కాదు. ప్రాణాయామము చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వేనేవ భావనాత్ నిరోధః సర్వవృత్తీనాం ప్రాణాయామ స ఉచ్యతే. వాయుపూరకరేచుక కుంభకాలే ప్రాణాయామమవదు. చిత్తము యొక్క ప్రాపంచక నామరూపాత్మక భేదపూర్వక వృత్తులను ఉపశమింపజేస్తూ చిత్తము యొక్క సర్వభావములతో బ్రహ్మమును భావన చేయటమే అసలైన ప్రాణాయామము. రేచకము నిషేధనం ప్రపంచస్య రేచకాఖ్యః సమీరతః. ఈ ప్రపంచ దృశ్యమును పాంచభౌతిక కలన ఇయ్యుజన్ గా భావిస్తూ బ్రాహ్మీ దృష్టితో ప్రపంచమును త్యజించి ఉండటమే రేచకము. కేవలం గుండెలోని గాలి బయటకు వదలటము రేచకము కాదు. జగత్తును జగత్తుగా త్యజించి ఉండటమే రేచకము. కుంభకము తతః తత్వృత్తి నైశ్చల్యం కుంభకం ప్రాణ సంయమః. ఈ సర్వజీవులలో నా సహజానంద స్వస్వరూప పరపరబ్రహ్మమే వేంచేసినదైయున్నది. సహజానంద బ్రహ్మము అన్ని రూపాలుగా నీవునేనుగా సర్వదా ప్రకాశించుచున్నది. నేను సర్వాత్మకుడనే ఈ అందరిలో అందరుగా ప్రకాశించువాడనే ఉన్నాను. అను సర్వజనులలో స్వస్వరూపాత్మను దర్శించు బుద్ధివృత్తిని ఆశ్రయించు ప్రయత్నమే కుంభకము. ఆ ఆత్మీయమగు వృత్తిని ఆయా సర్వపరిస్థితులతోనూ సర్వసందర్భములలోనూ వదలి ఉండకపోవటమే ప్రాణ సంయమ ప్రాణాయామ పూర్వక కుంభకము. అట్టి ప్రబుద్ధమే కుంభకము యొక్క అసలైన ఉద్దేశ్యము. అట్టి ఈ సర్వము నాయందు, ఈ సర్వమునందు నేను అననది నిద్ర లేపకుండా కేవలము ముక్కుతో బాహ్యమునగాని అంతరమునగాని గాలి బిగిస్తే అది ముక్కును పీడించటమేగాని ప్రాణాయామము ప్రాణసంయమము అవదు. ప్రత్యాహారము జనులు మనస్సును ఇంద్రియ విషములపై ప్రసరింపజేసి తద్వారా మనస్సును రంజింపజేయు ప్రయత్నములో రోజులు గడుపుచున్నారు కదా. ఈ జీవుడు జీవితమును సాఫల్యము చేసుకోవటానికై ప్రత్యాహారము ఒక అంగముగా చెప్పబడుతోంది. అనగా విషయేషు స్వ ఆత్మతాం దృష్ట్వా మనసః చిత్తరంజనం ప్రత్యాహారం సవిజ్ఞేయో. ఇంద్రియములకు విషయములైనట్టి ఈ జగత్తులోని శబ్ద స్పర్శ రూప రసగంధ విశేషాలు ఆత్మదృష్టితో చూడటం, మనస్సుతో ఆత్మగా ఆస్వాదించటము ప్రత్యాహారము. ధారణ యత్రేత్ర మనోయాతి బ్రహ్మణః తత్ర దర్శనాత్ మనసా ధారణం చ ఏవ ధారణ. ఈ మనస్సు లేక ఆలోచన ఎక్కడెక్కడ ఏ విషయములపై ప్రియప్రియములతో కూడి వ్రాలుచున్నదో అట్టి ఆయా సర్వ విషయములు సర్వదా బ్రహ్మమే స్వరూపముగా కలిగి ఉన్నాయి అని మనస్సుతో అవగాహన వదలకపోవటము ధారణ. అట్టి ధారణ యొక్క అభ్యాసముచే ఈ జీవుడు స్వయముగా పరతత్వమును సముపార్జించుకోగలడు. ధ్యానము నేను బ్రహ్మమే అయి ఉన్నాను అననదే సత్వృత్తి ఆబ్సొల్యూట్ ఆల్ ప్రెజెంట్ సేన్స్. ఈ దృశ్యముపైగాని ఈ దేహముపైగాని మనోబుద్ధి చిత్త అహంకారముల యొక్క స్థితిగతులపైగాని కించిత్ కూడా ఆధారపడిలేను. నిరాలంబ నోన్ డిపెండెంట్ స్థితియందు బ్రహ్మముగా సుస్థాపితుడనే ఉన్నాను అను స్థితి ధ్యానము అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది. అట్టి నేను బ్రహ్మమునే బ్రహ్మేవాహమస్మి ధ్యాస లేక ధ్యానము పరమానందదాయకమై ఉన్నది. సమాధి సర్వదృశ్య వృత్తులను త్యజించివేసి వికారములన్నీ వదిలివేసి నిర్వికారత్వముతో కూడిన బ్రాహ్మీ వృత్తిని మరల మరల అవధరించువాడై ఉండటమే సమాధి. వీరు ఇట్టివారు, ఇవారు అట్టివారు, ఇది పొందాలి, అది తొలగాలి, ఇది కావాలి, అది వద్దు, ఇది చేయాలి, అది చేయకూడదు మొదలైన ఈ ద్వంద్వ వృత్తులన్నీ దాటివేసి సర్వమునకు సాక్షి అయి మౌని అయి సర్వసమరూపమగు సమ్యక్ స్థితియందు నెలకొని ఉండటము సమాధి అని అనబడుతోంది. సిద్ధి ఆనందము రెండు విధములైనది. ఒకటి వస్తువుల నుండి లభించినది, కృత్రిమమైనది, పరతంత్రమైనది కూడా. రెండు సహజమైనది, స్వతంత్రమైనది. సంసార దృష్టిలు కారణంగా ఈ జీవుని ఆనందము వస్తువులపై, సందర్భములపై, సంఘటనలపై ఆధారపడినదే ఉంటోంది. సాధువు యొక్క లేక యోగి యొక్క విషయము ఇందుకు భిన్నమై ఉంటోంది. అతడు ఇప్పుడే ఇక్కడే సహజము కృత్రిమము అగు ఆనందమును సిద్ధించుకొనుటయందు నిమగ్నుడై అందుకొరకై కర్మయోగ తపోధ్యాన సమాధులను అభ్యాస పరికరములుగా కలిగి ఉంటున్నాడు. అట్టి అభ్యాసముచే ప్రత్యేగాత్మతో అనుసంధానము స్వయముగా ఏర్పడుచున్నది. అట్లు ఏర్పడటమే సిద్ధిసిద్ధుడు సిద్ధ సమాధియోగి మొదలైన ఆయా పరాకాష్ఠ స్థితి శబ్దములుగా చెప్పబడుచున్నాయి. ధ్యానము యొక్క వృత్తిరహిత ఆత్మధ్యాస యొక్క అభ్యాసముచే సర్వసమసమరస పూర్వక అనుభవమగు సమాధి సిద్ధిస్తోంది. అది సర్వము సమరూపమగు ఆత్మగా అవధరించటము అను స్థితి. తానే సర్వతత్వస్వరూపుడై బ్రహ్మానందించటము. అటుపై ఇక ఇతఃపూర్వపు సర్వసాధనలు తమకు తామే ఉపశమిస్తాయి. స్వతహగానే అకృత్రిమమగు స్వయమాత్మామమాత్మ ఇదం సర్వమను ద్రష్టత్వమునకు సాక్షిత్వము దృక్ స్వభావసిద్ధమగుచున్నది. దృష్టి ఆత్మత్వము సంతరించుకున్నదై సాధన సాధ్యములు ఏకరూపము పొందుచున్నాయి. అట్టివాడే యోగీశ్వరుడు లేక యోగిర్. అతడు ఆస్వాదించు స్వయం స్వస్వరూపత్వము మాటలతో చెప్పజాలనిది. అట్టి సమాధి ఫలమగు సర్వమహమేవ స్థానము లేక సమాధి పరాకాష్ఠ స్థానము చేరుటకు నిర్వర్తించు యోగి యొక్క ప్రయత్నములకు కలుగు విఘ్నములలో కొన్నిటి గురించి ఇక్కడ మనము ఉదహరించుకొనుచున్నాము. యోగాభ్యాసము సమయంలో కలిగే విఘ్నములు. ఒకటి అనుసంధాన రాహిత్యము, అనేక భేదభావములు, అభినివేశములు, స్నేహద్వేష అభిప్రాయములు, తప్పొప్పుల ఆపాదనలు మొదలైనవన్నీ పెత్తనము చెలాయించటం చేత ఇదంతా అఖండమగు ఆత్మయే, మమాత్మయే ఇదంతా అను అనుభూతి పూర్తిగా మరుగున పడుతూ ఉంటోంది. బుద్ధి ఆత్మతో అనుసంధానము పొందుటలేదు. ద యునైటెడ్నెస్ విత్ ద ఫైనెస్ట్ ట్రూత్ ఈజ్ రిమెనింగ్ ఆస్ అన్కాచ్. రెండు ఆలస్యము, బుద్ధి మాంద్యము, బద్ధకము, పరిశీలించాలనే ఉత్సుకత మందగించి ఉండటము, అతి నిద్ర. మూడు భోగలాలసత్వము, తీంద్రియ విషయ రూపములగు భోగముల పట్ల అభిలాష, నామరూపముల పట్ల ఆయా సంబంధ అనుబంధముల పట్ల రాగము, మమకారము, ఆకాంక్ష, ఎక్స్పెక్టేషన్స్. నాలుగు లయము, కొన్ని సంగతి సంబంధములలో లీనమై ఉండటము, నూతిలోని కప్పవలే అల్పబుద్ధికి పరిమితమవటము. అంతకుమించినదేది పరిశీలించుటకు, అభ్యసించటానికి, తెలుసుకోవటానికి తిరస్కార భావము కలిగి ఉండటము. సంగతి సంబంధము సందర్భములలోనూ, అనుబంధ బాంధవ్యములలోనూ లయమైపోయి ఉండటం. ఐదు తమము, అజ్ఞానముతో కూడిన సంకుచితత్వము, అసంగత్వము, అవివేకము, అపరిశీలనాత్మకమైన దురావేశపూరితమైన అజ్ఞాన భూమికాభ్యాసములు, వివేకదృష్టికే వెతికే ప్రయత్నము లేకపోవటము. ఆరు విక్షేపము, ఒకటి తరువాత మరొక ధ్యాస, ఒకేసారే అనేక ధ్యాసలు కలిగి ఉండటము, ఏకాగ్రత ఏమాత్రము లేకపోవటము. ఒకచోట ఒక విశేషము వింటూనే ధ్యాస మరొక చోటికి వెళ్ళుచున్నదే ఉండటము. ఏడు తేజస్సు, యోగాభ్యాసము కొనసాగుచుండగా దర్శనమగు తేజస్సు. తేజస్సు కూడా ఆత్మకు అన్యమే కాబట్టి అనన్యమగు ఆత్మాహం స్థితిస్థానము పొందుటకు ముందుగా దర్శనమయ్యే తేజస్సు కూడా సమాధి అభ్యాసమునకు ఒక విఘ్నముగా చెప్పబడుచున్నది. ఎనిమిది స్వేదము, దేహము అలసి సొలసిపోవటము, చెమట పట్టటము. యోగ సమాధి అభ్యాసములలో చెమట స్వేటింగ్ ఒకనొక స్థితిగాను క్రమంగా అభ్యాసము కొనసాగుచుండగా స్వేదము చెమట కలుగకపోవటము తరువాతి మెట్టుగా జరుగుతూ ఉంటుంది. 9 శూన్యత యోగాభ్యాసము లేక సమాధి అభ్యాసము అనునది దృశ్యవస్తువుల నామరూపగుణముల త్యాజ్యరూపము. అభ్యాసము కొనసాగుచుండగా ఒకనొక స్థితిలో పదార్థరహిత విషయరహిత శూన్యత్వము అనుభవమగుచున్నది. అట్టి స్తబ్ధత ఒక విఘ్నముగా అగుచున్నది. సోహం రూపమగు ఆత్మశూన్యము కాదు, స్తబ్ధము కాదు, సర్వమును చేతనపరచు చైతన్యము. ఈ జగత్తులన్నీ ఎందులోంచి బయల్వెడలనవై ప్రకాశమగుచున్నాయో అది శూన్యము ఎట్లా అవుతుంది? అందుచేత మరికొంత యోగాభ్యాసముచే సర్వము తానైన నేను ఆత్మ, సర్వమునకు సాక్షి అయిన నేను ఆత్మ అనుస్థితి శూన్యమును కూడా అధిగమించుటచే సిద్ధించగలదు. ఈ విధంగా అనేక విఘ్నములు అనేక రూపాలుగా బాహుళ్యంగా కలుగుతూ ఉంటాయి. యోగి వాటినన్నిటిని బ్రహ్మ విచారణ, బ్రహ్మజ్ఞానము, బ్రహ్మము గురించిన సమాచారము, అవగాహన, గురువుతో సంభాషణ, ఓరిమి సహాయంతో త్యజిస్తూ జయిస్తూ అధిగమించాలి. పట్టుదలతో కూడిన అభ్యాసమే అందుకు ఉపాయము. అన్నిటికీ కారణము దురభ్యాసము, అందుకిక ఉపాయము సదభ్యాసమే. ఈ జీవుడు ఏదేది దేహముతోనూ మనస్సుతోనూ చిత్తముతోనూ అభ్యసిస్తూ ఉంటే అదియే సిద్ధిస్తూ కొనసాగుతుంది. అభ్యాసము యొక్క ప్రభావము అటువంటిది. మరి భావవృత్త్యా హి భావత్వం, ఈ జగత్తు అనేక రూపములుగా ఉన్నది, బంధములు కలిగించగలదు, ఇష్టములు పొందాలి, బాధలు తొలగాలి, నమ్మతగనవి నమ్మరానివి ఇక్కడ ఉన్నాయి, ఇటువంటి మొదలైన అనేక అనుభవములుగా ఇక్కడివన్నీ ప్రాప్తిస్తున్నాయి. ఇటువంటి ఏ భావవృత్తులు ఒకడు ఆశ్రయిస్తూ ఉంటాడో ఆ రకమైన భావవృత్తియే ఘనీభూతమై అట్టివాడు అదియే స్వానుభవముగా అనుభూతిగా పొందుచున్నాడు. అవియే అతని స్వభావముగా అగుచున్నాయి. భావముల అధికత్వముచే ఆ రీతిగానే అనిపించటము ప్రారంభిస్తోంది. యద్భావం తద్భవతి. శూన్యవృత్త్యా హి శూన్యత, ఇదేమీ లేదు అనే శూన్యవృత్తిని ఆశ్రయించినవాడు శూన్యత్వమే పొందుచున్నాడు. బ్రహ్మవృత్త్యా హి పూర్ణత్వం, నాతో సహా ఈ సమస్తము అఖండము ఆనందరూపము అగు పరబ్రహ్మమే అను బ్రాహ్మీవృత్తిని అభ్యసిస్తే బ్రహ్మముగానే అనిపించగలదు. ఇక్కడ అనుభవమగు జాగ్రత్ స్వప్న సుషుప్తి అంతర్గత దృశ్యములు, ఆ దృశ్యములు విషయములుగా కలిగియున్న ఇంద్రియములు, ఇంద్రియములతో కూడిన ఈ భౌతిక దేహము, ఆ ఇంద్రియములకు ఆధారమైన రూపచూపు వినికిడిరిచి వాసన స్పర్శరూప ఇంద్రియానుభవములు, వాటికి సంబంధితులగు ఇంద్రియ దేవతలు, ఇవన్నీ అభ్యాసంచేతనే సిద్ధిస్తున్నాయి. అన్ని తరంగాలలోనూ ఒకే జలమున్న విధంగా ఏకము అఖండము అక్షరము అగు బ్రహ్మమే అను వృత్తిచే బ్రహ్మమే అయి ఉన్న నేను పూర్ణుడను అను పూర్ణత్వం సిద్ధిస్తోంది. బ్రాహ్మీ వృత్తి, ఈ దేహమును కదల్చుచున్న దేహి అతని, ఈ దేహము నాది అనే జీవత్వము, ఈ దేహమునకు నేను పరిమితుడననున్నది. నేను వస్తూపతు ఉన్న అనేక దేహములకు సంబంధించినవాడను అనబడు ఈశ్వరత్వము అనేక దేహములలోని వాడనున్నది. సర్వదేహములలో నేనే ఉన్న నేను అను సర్వాంతర్యామిత్వము, సర్వమునకు సమస్తమునకు వేరేయున్న నేను అను అప్రమేత్వము, ఇవన్నీ కూడా అభ్యాసవశమే. ఇదంతా అఖండము నిత్యము అప్రమేయము అగు బ్రహ్మమే అను వృత్తిని ఎల్లప్పుడూ అభ్యసిస్తూ ఉండటం చేత మాత్రమే అట్టి బ్రాహ్మీ వృత్తిచే ఈ జీవుడు పూర్ణత్వము పొందగలడు. అందుచేత ఈ సర్వము సర్వదా నేనైన నేను అను వృత్తిచే పూర్ణత్వమునే అభ్యసించి ఉత్తమ ప్రయోజనమగు పూర్ణుడుగా రూపుదిద్దుకోవటమే అన్నిటికంటే ఉత్తమము. అదియే జీవితము యొక్క మహదాశయము. భావనచేతనే బంధము, భావనచేతనే మోక్షము అనుభవమగుచున్నాయి అని గమనించబడుగాక. అనగా ఈ సర్వ శరీరధారులగు జీవులు, సర్వ అశరీర దివ్య ప్రజ్ఞారూపులగు దేవతలు, ఈ లోక లోకాంతరములు, ఇవన్నీ కూడా నాతో సహా సర్వదా అఖండమగు బ్రహ్మమేకదా అను పవిత్రము పరము అగు వృత్తిని ఆశ్రయించాలి. అట్లా ఆశ్రయించక అనేక భేదములతో కూడిన జాతి భేదములు, దేహభేదములు, స్వభావ భేదములు, జీవేశ్వర భేదములు, గురుశిష్య భేదములు మొదలైన వాటితో కూడిన భేదవృత్తులనే ఆశ్రయిస్తూ అభ్యసిస్తూ ఉంటే ఏ వారి జీవితము అనే అవకాశము వృధాయే అగుచున్నది. ఎందుచేతనంటే అఖండమగు ఆత్మానుభవమునకు రాదు. ఈ సర్వము బ్రహ్మమే, నేను బ్రహ్మమునే, ఈ సర్వము నేనే అనురూపముతో కూడిన బ్రాహ్మీ భావన లేక బ్రాహ్మీ వృత్తిని వృద్ధి చేసుకోకుండా ఎవ్వరూ అంతరంగములో దృశ్య వృత్తులనే వృద్ధి చేసుకుంటూ ఉంటారో అట్టివారు మానవజన్మ అనే గొప్ప సదవకాశమును పోగొట్టుకుని దుర్వ్యసనపరులు అగుచున్నారు. వారు పశుప్రాయులే. ఎవ్వరైతే ఏ వృత్తి ఆవుకెసన్ యొక్క పర్యవశాసనమెట్టిదో, ఏ వృత్తి బ్రాహ్మీస్థానము చేర్చగలదో ఎరిగినవారే బ్రాహ్మీ వృత్తి. ఈ సర్వము మమాత్మయే, అఖండమగు బ్రహ్మమే అను వృత్తి యొక్క అభ్యాసములను రోజురోజు వృద్ధి చేసుకుంటూ ఉంటారో అట్టివారు ధన్యులు, సత్పురుషులు అని పిలువబడుచున్నారు. వారు త్రిలోక పూజ్యులు. అందుచేత బ్రాహ్మీ వృత్తిచే బ్రాహ్మీ దృష్టి యొక్క సమవృద్ధిని పొందుచూ బుద్ధి పరిపక్వతము సంతరించుకోసాగుతుంది. అట్టివారు సద్బ్రహ్మత్వమును సిద్ధింపజేసుకొనుచున్నారు. మహావాక్యములు పలుకుచున్నంత మాత్రంచేత సరిపోతుందా? అహం బ్రహ్మాస్మి, సోహం తత్వం, సర్వం ఖల్విదం బ్రహ్మ, జీవో బ్రహ్మేతి, నా పరహ మొదలైన శబ్దములను మాత్రము ఉచ్చరిస్తూ ఆ శబ్దార్థములకు సంబంధించిన మనోవృత్తి బుద్ధి యొక్క అవగాహన చిత్తముచే ఇష్టము అను రూపముగల బ్రాహ్మీ వృత్తులను వృద్ధి చేసుకోకుండా ఉంటే లాభమేమున్నది? వృత్తులను ఆశ్రయించకుండా శబ్దములను పలికినంత మాత్రము చేత ఒకడు సద్బ్రహ్మత్వమును సంతరించుకోగల? లేదు. శబ్దముతోబాటు స్వకీయ భావనలను అభ్యాసపూర్వకంగా సమున్నతపరచుచున్నప్పుడే ప్రయోజనము. ఒకనొకడు బ్రహ్మము గురించి, ఆ బ్రహ్మము గురించిన సమాచారము గురించి చదవటములోనూ సంభాషించటములోనూ గొప్ప ప్రావీణ్యత కలిగి ఉండి కూడా సరిపోదు. జనులచే ఆహా, ఈతనికి ఎన్ని విషయాలు అనర్గళంగా చెప్పగల ప్రావీణ్యత ఉన్నది అని మెచ్చుకోబడుచుగూడా సంపూర్ణత సంతరించుకున్నట్లు కాదు. తెలుసుకున్నట్టి బ్రహ్మీతత్వమును అనిపించే వరకు అనుకోవాలి. అదే తాను కావాలి. ఈ సర్వము పరబ్రహ్మమే. ఈ కనబడే జగత్తు యొక్క డొట్, జనులందరి యొక్క, నా యొక్క సహజ రూపము పరతత్వమే కదా అని అనిపించే వరకు శ్రవణ మననముల అభ్యాసము అత్యావశ్యకము. ప్రాణాయామము, ఆరాధన, పూజ, సాకారోపాసన మొదలైన ఇవన్నీ అభ్యసించటమును అందుకు ఉద్దేశించారు. అనుకోవటము, అనిపించటము అను బ్రాహ్మీ వృత్తిని అభ్యసిస్తున్నవాడే ఉండకపోతే, మరియు రాగద్వేషవృత్తులను కొనసాగిస్తూనే ఉంటేనో? అట్టివాడు తెలిసి తెలిసి అజ్ఞానదశను విడిచిపెట్టనట్లే అగుచున్నది. అతడు అజ్ఞానియేగాని సుజ్ఞాని కాదు. ఇక అతని పట్ల పునరపి, జననం పునరపి, మరణం అను దేహదేహాంతర రాకపోకలు తప్పునవి కావు. పునః ఆయాంతి యాంతిచ, అట్టి సుస్థిరమైన నిశ్చలమైన సర్వమును సర్వదా బ్రహ్మముగా దర్శించు బ్రాహ్మీ వృత్తి యొక్క సిద్ధత్వము పొందినవారు ఉన్నారా? ఓ, తప్పకుండా ఉన్నారు. మనకు పౌరాణికంగానో చారిత్రకంగానో వినికిడిగానో కొన్ని పేర్లు మాత్రమే తెలిసి ఉండవచ్చుగాక. కానీ బ్రాహ్మీ దృష్టిని పూర్ణముగా సిద్ధించుకున్నవారు తప్పక సర్వకాలములలోనూ సర్వజీవజాతులలోనూ అనేకులు ఉండియే ఉన్నారు. బ్రహ్మమానసపుత్రుడగు సనకుడు, వ్యాసపుత్రుడగు సుఖమహర్షి మొదలైన ఎందరో మహానుభావులు. వారు ఒక నిమిషంలో అర్ధభాగం కూడా బ్రాహ్మీ వృత్తిని విడనాడి ఉండరు. కార్యకారణరహితత్వం. ఒక వ్యక్తి దూరంగా కనిపిస్తున్న బాటలో నడిచి వెళ్ళిచున్నట్లుగా కనిపిస్తోందనుకోండి, ఆ నడవటము అనే కార్యము నడచువానికి భిన్నమా? కాదు. అట్లాగే ఒక కార్యమునకు అద్దాని కారణము భిన్నము కాదు. కారణము చేతనే కార్యము ఏర్పడినదిగా అగుచున్నది. ఇప్పుడు కారణమును తొలగిస్తేనో కార్యమే ఉండదు కదా. అనగా నడచువాడే లేడు అనున్నది సత్యమును పరిశీలించినప్పుడు సిద్ధించిందనుకోండి. అప్పుడు నడవటము అనున్నది తనకు తానే లేనిదగుచున్నది కదా. ఈ జగత్తుకు జీవాత్మకు కారణము తత్వత లేదు. ఎందుకంటే ఆత్మ సదా నిష్క్రియము కారణత్వమునకు సంబంధించినట్టిదది అని తత్వార్థపూర్వకంగా ఎరిగినప్పుడు అట్టి విచారణచే అద్వితీయమగు ఆత్మపట్ల జగత్తు జీవాత్మల కారణత్వము లేదు అనునది సుస్పష్టమగుచున్నది. విచారణచే జగత్తు జీవాత్మలు దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పీరియన్సా లేనివే అను అభావము పొందుచున్నాయి. అనగా ఆత్మయే ఒకనొక అవిజ్ఞాత దృష్టిచే లేక అవిచారణ దృష్టిచే జగత్తు జీవాత్మలుగా అగుపించుచున్నది అను కార్య అభావము సిద్ధిస్తోంది. ఎప్పుడైతే వాక్కుకు కూడా అగోచరము శుద్ధము అగు ఆత్మవస్తువు వృత్తి జ్ఞానముచే శుద్ధ చిత్తమునకు పరమై అనుభూతమగుచున్నదో అప్పుడిక ఈ ఇంద్రియ జగత్తు జగత్తును ఇంద్రియములతో అనుభూతపరుచుకున్న ద్రష్ట కూడా శుద్ధము అగు ఆత్మకు వేరే ఉండవు. అనగా అప్పుడిక జీవాత్మ జగత్తులు కూడా శుద్ధమగు ఆత్మగానే శుద్ధమగు చిత్తమునకు నిత్యానుభూతమై ఉంటాయి. సస్వరూపాత్మ యొక్క సంప్రదర్శనమే ఈ సమస్త జగత్ దృశ్యము కూడా. నాటకములో రచయితది కానిదేది, అయినది ఏది? అట్లాగే దృశ్యములో ద్రష్టకు చెందినదేది, చెందనిదేది? ఒకడు ఏ వస్తువును తీవ్ర చింతనతో ఏ విధంగా భావన చేస్తే అది ఆ రీతిగానే అనుభూతమగుచున్నది. దృశ్యములో కనిపించే అనేకత్వమంతా సత్యమే అనుభావనచే ఇదంతా ఆత్మకు భిన్నమువలే ద్వైతమై అనుభవమగుచున్నది. అందుచేత దృశ్యమానమగు కళ్లకు ఎదురుగా కనిపిస్తున్న ఈ జగత్తు అదృశ్యమాన స్వరూపమగు ఆత్మయే అయి ఉన్నది అను నిశ్చయాత్మక బుద్ధిని ప్రవృద్ధపరుచుకోవాలి. ఈ సర్వము బ్రహ్మాకారముగా చింతన చేయాలి. దృశ్యం హి అదృశ్యతాం నీత్వా బ్రహ్మకారణ చింతయేత్. సర్వము స్వస్వరూప చిత్రస పూర్ణముగా దర్శించుచు నిత్యానిత్య వివేకియగు విద్వాంసుడు ఆత్మసుఖమును సర్వదా అనునిత్యముగా ఆస్వాదించుచున్నాడు.